అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, కౌగిట్లు సోకులన్నీ కాపు కాచుకో, కౌగిట్లు సోకులన్నీ కాపు కాచుకో. కానోళ్ళ కందాక అత్తిళ్ళివి కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే, కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే, కౌగిలింతలోనే నువ్వు ఇల్లు కట్టుకో, అడుచు అన్న పడకటింటి తలుపు తీసుకో. అందమంత తడిసింద అత్త కూతురు, మెత్తంగా హత్తుకో, వెచ్చంగా అదుకో, అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, గుత్తంగా సోకులన్నీ సొమ్ము చేసుకో, కౌగిట్లు సోకులన్నీ కాపు కాచుకో. పొందూరిది అదే చెయ్యేస్తే అందాలు చిందూరిది, ఇల్లూరిది నాకు పెళ్ళూరిది, ముద్దు మురిపాలన మూడు ముళ్ళూరిది, పన్నె సోపు కట్టమిచ్చినప్పుడే, ఆ కట్ట మీద నువ్వు తెలిసినప్పుడే, పన్నె సోపు కట్టమిచ్చినప్పుడే, కలబరింతలన్నీ నాకు కౌలుకిచ్చుకో, అత్తమడుగు వాగులో అత్త కూతురో, అందమంత తడిసింది అత్త కొడకో, అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, మెత్తంగా హత్తుకో, వెచ్చంగా ఆదుకో, కౌగిట్లు సోకులన్నీ కాపు కాచుకో, గుత్తంగా సోకులన్నీ సొమ్ము చేసుకో.